చేసాను వయసే, ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కొంటే తలపులు తోచే పొంగి పొరలను ఆసే. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో తరిగనని తరిగనని తీరం. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఈ ఉదయం. ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే, చెరి దూరమయ్యే వరసే రే కలలుగా విరిసే. ఎందుకో ఏమో రెక్కలదలకు మొలిచే, చిన్ని గుండెనేదో తొలిచే ఒంటరిగా నన్ను విడిచే. కాలం నడిపే ఓ మహిమ ప్రేమ, తగిలి రగిలి చెడిపోతున్నా చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరుగెడుతున్నా. సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే, అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే. నవ్వులతో చంపే మాయే చాలే. ఏమో తుళ్ళి తిరిగాను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కొండె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. నువ్వు నేను ఒక యంత్రమ కాలం నడిపే ఓ మహిమ ప్రేమ. Let's go, wow, wow. మిగలి తెలుగమ్మ ఎందుకో ఏమో ఎలుకుంతు మరువ నన్నది నామది మరి మరి నిమన సెలబ్లీ చెప్పకనే చెప్పే ప్రేమకు ఇద్దరి చూపులే వంతెనా. లేర లుకులాక సుందులా సుందులా నాడి లుకులి చెయ్యేలా. లేర లుకులాక సుందులా సుందులా నన్ను చుట్టుముట్టే వెళ్ళేలా. లేర లుకులాక సుందులా సుందులా నాడి లుకులి చెయ్యేలా. లేర లుకులాక సుందులా సుందులా నన్ను చుట్టుముట్టే వెళ్ళేలా. నిలవని కనిను తెగ వెతికే కనులకిన్ని తపనలు ఏంటో, ఎన్ని సడులు వినబడుతున్నా వీడిపోదు నీ పలుకేంటో. కలల్లోన నిన్నే కనగా కన్నుల్నే పొందాను, కలే కల్లలయ్యే వేళ కన్నీరే పోతాను. విరిసెను వయసే, ఓహో ఏమో గుండె దరువులు వేసే, కొంటే తలపులు తోచే పొంగి పొరలేను.